அஸ்மத் குருப்போ நம, அஸ்மத் பரமகுருப்போ நம, அஸ்மத் சர்வகுருப்போ நம, ஸ்ரீமதே ராமானுஜாய நம, ஸ்ரீமதே ஷடகோபாய நம, பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். அயோத்தியந்து பரிவார சமேதங்க வேஞ்சேசி உன்னட்டுவண்டி ஸ்ரீ சீதா ராமச்சந்திரஸ்வாமி வாரி பாதாரவிந்தமுலக்கு சாஷ்டாங்க தண்டவத் பிரணாம சஹசிரமுல் அர்ப்பிச்சி ஸ்ரீ ஷடாரி வேதம் திருவாய்மொழி மொதட்டி சதகம்லோ மூடவ தசகம்லோ ஐதவ பாசுரமு ஈரோஜு மனம் தெலுசுகோவல்சினட்டுவண்டிதி. பாசுரான்னி அனுசந்தானம் சேசுகுந்தாம். ஆழ்வார் திருவடிகளே சரணம், பிணக்கர அருவகை சமயமும் நெறியுள்ளியுரைத்தா கணக்கரு நலத்தனந்தமிலாதியம் பகவன் வனக்குடைத்தவனெறி வஜி நின்று புறநெறி களை கட்டு உனக்கும் இன் பசை அறவனுடை உணர்வு கொண்டனுருந்தே உணர்வு கொண்டு உணருந்தே. பிரதிபதார்த்தம் அறுவகை ஆறு விதமுலைன செமையும் மதமுலகுன்னு பிணக்கு சமயம் అంటే సమయములు అని చెప్పొచ్చు. మతములు అనే తెలుగు అర్థం కంటే ఆయన ప్రయోగించింది సమయము అని చెబుతూ ఉన్నారు. ఆరు రకాలుగా ఉన్నటువంటి సమయములకు పిణకు అర వివాదము పోయేటట్లు నిరి ఉళ్ళి ధర్మ మార్గములను ఆలోచించి ఉరైత సాయించిన కణక్కరు సంఖ్యలేని నలత్తనన్ కళ్యాణ గుణములు కలవాడై அந்தமில் நாசமுல் ஏனிவாடை ஆதி சர்வகாரணுடை அம் தோஷசூன்யுடைனா பகவன் பகவந்துடு அயின ஸ்ரீயஸ்பத்தினி குறிஞ்சி வனக்குடை நம்ரதகல தவ நெறிவஜி பக்தி மார்க்கமந்து நின்று நிலிச்சி புறநெறி பாஹ்ய விஷயமுல நெடி களை இதர களலனு கட்டு ఛేదించి అవనుడై ఆ సర్వేశ్వరుడు ఉపదేశించిన ఉణరువు కొండు జ్ఞానమును తీసుకొని ఉణరుందు ఆయన్ని సాక్షాత్కరింప చేసుకొని పశై అర ప్రకృతి వాసనలు పోవునట్లు ఉణక్కుమిన్ వాటిని విడిచిపెట్టండి అంటూ ఉన్నారు. ఇవి ఇక్కడ అసలు ఏమిటి ఇవి అనంటే భగవన్ అన్నారు అంటే శ్రీకృష్ణస్వామి. ఈ భగవంతుడు మరి ఆయన చెప్పినటువంటిది అంటూ ఉన్నారు. కనుక ఇక ఈ పాశురంలో ఏం చెప్పారండి అని అంటే మీరు ఏమి అనుగ్రహించారు అనేది కూడా ఒకసారి చూసి ముందుకు పోదాం. இப்படி விப்ரதிபத்தியுண்டா இருந்த இடத்தில் இவனுடைய உண்மையே நிச்சயிக்கும்படி எங்கனே என்னில் அட்டே இப்படி வரைக்கும் மரி வார் ஏன் செப்பார் அனே வேறு வேறுகா அபிப்பிராய பேதாலு உன்னவி லோகம்லோ செப்பேட்டுவண்டி வாரிவி. அசலு இந்தக்கு முந்து பாசுரால்லோ செப்பினட்டுவண்டிவி பரமாத்ம சங்கதி ఆయన రెండు దశకాలలోనేమో పరత్వాన్ని తెలియచేశారు. ఆ రెండు దశకాలకి సంస్కృత వేదాంతం మొత్తం సమన్వయం చేసి కూడా చూపించారు అని చెప్పుకున్నాం. ఇక ఈ మూడవ దశకంలో సౌలభ్యము అంటే సులభముగా పరమాత్మ మనకి పర వాసుదేవుడు అయితే మనకేమీ అందడు కదా. ఏదో ఈ బ్రహ్మాండములన్నీ కూడా లీలా విభూతిగా ఇవన్నీ విరజ అనే ఒక నదిని చుట్టుకుంటూ తిరుగుతూ ఉంటాయి అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ప్రతి బ్రహ్మాండము 14 లోకాలతో కూడి తిరుగు ఉంటుంది. బ్రహ్మాండము వారి లెక్కల్లో 85 కోటి యోజన విస్తీర్ణం అండం ఉన్నారు. 50 కోట్ల యోజనాలు. అవి లెక్కలు, ఆ లెక్కలు ఇప్పటి లెక్కలకైతే ఏమీ అందేవి కాదు. నిజానికి ఇప్పుడు అంగుళము అని చెప్పారనుకోండి, మనము కొలతకు ఏం చేస్తూ ఉంటాం, బొటని గురేలు ఆ ఒక కణుపు తీసుకుని దీన్ని అంగుళం అంటారు. మరి మనం 5 అడుగులు 6 అడుగులు ఉన్నవాళ్ళది ఇంతే ఉంటుంది, ఇంకా పెద్దవాళ్ళది ఇంకా పెద్దది ఉండొచ్చు కదా. కనుక వారు ఏ ప్రమాణాన్ని తీసుకున్నారో, పేర్లు అయితే చెప్పు ఉన్నాయి, యోజనాలన్నీ ఉన్నాయి, ఆమడలు ఉన్నాయి, క్రోసులు ఉన్నాయి, అలా వారి భాష వారు లోకాలు చెప్పుకున్నారు. అవంతా ఇప్పుడేమీ మన లెక్కలకి అందదు, వాటిని తెలుసుకుంటాము అంతవరకే. ఇది ఒక బ్రహ్మాండము. బ్రహ్మ అంటే పెద్దది అని అర్థం, చాలా పెద్దది ఇది. ఇలాంటివి 2 కోట్లు ఉన్నాయి. మార్కండేయుడు విషయంలో ఒకసారి చెప్పుకున్నాం, మార్కండేయుడు ప్రళయకాల సముద్రంలో మునిగి తేలుతూ ఉంటే ఆ లోపలికి వెళ్ళిపోవటము, వటపత్రశాయికి అక్కడ ఒక సృష్టి స్థితులు చూడటము, మళ్ళీ రావటం అంటే కోట్ల బ్రహ్మాండాలు. ఇవన్నీ కూడా విరజ అనే ఒక నదిని చుట్టుకొని తిరుగుతూ ఉంటాయి అంటారు. అలా ఆ నదికి ఆవల వైపున ఉన్నటువంటిది నిత్య విభూతి, అక్కడ ఉన్న ఆయన్ని పరవాసు దేవుడు అంటారు. ఊహించటానికి కూడా సాధ్యం కాదు ఆయన ఎలా ఉంటాడు. ఆయనే లోకాలు, ప్రతి బ్రహ్మాండానికి వ్యూహవాసుదేవుడుగా వస్తూ ఉంటాడు. ఆ వచ్చిన ఆయన సంకర్షణ ప్రజ్యమున అనిరుద్ధ అంటూ 3 వ్యూహాలు తాను మొత్తమంతా వ్యాపించి ఉండటము, సృష్టి స్థితి లయాలు చేయటము చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ మళ్ళీ ఊరికే గుర్తు చేసుకుందాం అంతే. అవి మనము చూడటం సాధ్యం కాదు. ఇక అంతర్యామిగా ఉన్నాడు అన్నారు, అది కూడా మనకి అవ్యక్తము అంటాడు ఆయన, అది వ్యక్తమయ్యేది కాదు, ఏ ఇంద్రియానికి కనపడదు. కానీ కొందరు భక్తులు, యోగులు కొందరు చూడగలరు అంటాడు. ఇక అత్యాస్వరూపము అని అంటే దాని యందు మనకి కనపడతాడు కానీ పూర్తి నమ్మకం ఉండదు. ఈ విగ్రహమేనా, ఇదేనా అనిపిస్తూ ఉంటుంది, ఇది విగ్రహమేనా, దేంతో తయారు చేశారు. ప్రతివాడు ఎక్కడైనా ఎప్పుడైనా చూడండి, దాన్ని ఒక విగ్రహముగా ఒక లోహంతో తయారు చేసింది కానీ భావిస్తాడు తప్ప సాక్షాత్తు పరమేశ్వరుడు అని అనుకోలేడు. ఆయన ముందే అన్ని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా కొందరు కూర్చొని. ఈ స్థితులు చాలా కష్టం, ఏదో కొద్దిమంది ఆళ్వార్లకు కలిగింది. మరి ఇక ఎవరయ్యా అనంటే అవతారములు, సకల మనుజ నయన విషయతాంగత అన్నారు రామానుజాచార్యుల వారు. అందరి మనుష్యుల యొక్క కళ్ళకి కనపడేటట్లుగా కృష్ణుడుగా అవతరించాడు అని చెబుతారు ఆయన ఆ గీతాభాష్యంలో. అలా రాముడుగా అవతరించాడు. ఇంకా మిగిలిన వారిని కొంచెం తెలుసుకోవటం కష్టము. కనుక ఆయన అలా అవతరించి ఏం చెప్పారు, నిన్నటి వరకు సౌలభ్యాన్ని ఆ యశోదాదేవి కట్టేస్తే కట్టబడ్డాడు, గొల్ల పిల్లలతో కలిసి తిరిగాడు. ఆ తరువాత ఆయన అసలు సాధ్యం కాదండి తెలుసుకోవటం అని చెప్పి మళ్ళీ ఏం చెప్పారు, నిన్నటి దాంట్లో భక్తులకు సులభుడు అభక్తులకు దుర్లభుడు అని చెప్పారు నిన్న. ఇక ఈ పాసురంలో ఏం చెబుతూ ఉన్నారంటే, ఆయన చెప్పినవి వినండి అయ్యా, భగవంతుడు చెప్పినవి వినండి. లోకంలో ఇంకా ఎందరో చెప్పారు. సమయములు అనంటే వారి వారి ఆధ్యాత్మిక విషయములలో వారు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రమాణములు అంటారు అవి. ఇప్పుడు చాలామంది ఉన్నారు, వారి ఇష్టం వారిది, అనేక విధాలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అదంతా కూడా వారి ఇష్టం. వారిని ఎవరేం చేయగలరు, ఎవరి కర్మానుసారం కంటే రుచులు అనేటటువంటివి మనకి ఉప్పు తీపి కారము ఎలా ఏర్పడుతూ ఉన్నాయో వాటి ద్వారా గుణములు సత్వము రజస్సు తమస్సు, ఈ గుణముల చేత రుచులు, రుచుల చేత గుణములు, వాటి చేత ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగుంటూ ఉంది. అసలు దేవుడు లేడనేవాళ్ళు కొందరు, ఈ ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు అని చెప్పిన వాళ్ళు మరికొందరు, ఇలా చెప్పినటువంటి వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. శాక్య, ఉలూక్య, అక్షపాద, క్షపణ, కపిల, పతంజలి మత అని కొన్ని చెబుతూ ఉన్నారు వాటి పేర్లు. శాక్యుడు అంటే బుద్ధుడు, ఆయన చెప్పినటువంటివి అవి 4 రకాలుగా ఉంటాయి. అలాగే ఉలూక్య అంటే చార్వాకము, అక్షపాదుడు అంటే గౌతముడు, ఇక క్షపణకులు ఉన్నారు, పాషండులు అంటారు. అంటే వారి మతం అది, అంటే ఒక రాయిలాగానే మన మోక్షం అంటూ ఏమీ తెలియదు అని చెబుతారు. అందుకని వారిని పాషండులు అంటే అదేదో తిట్టుమాట కాదండి, చాలామంది అనుకుంటారేమో, వాడుతూ ఉంటారు. పాషాణము అనేటటువంటిది ఒక రాతికి పేరు. అలాగే అచలము కదలనటువంటిది పరమాత్మ అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. మతాలకు పేర్లు చాలామంది, వారిని వీరు వీరిని వారు తిట్టుకోవటం మొదలుపెట్టిన తర్వాత వాటి వాటి పేర్లు అలా స్థిరపడిని. అలా పొరపాటును కూడా అనుకోవద్దు సుమా. ఆయా మతములు ఉన్నటువంటివి వారి వారికి చాలా ఇష్టమవి. వారిని నువ్వు కాదు అంటే నిన్ను వారు కాదంటారు. ఏమన్నది దానికి? ఇప్పుడు ఒక ఆయన పోతురాజుకే మొక్కుకున్నాడు. పోతురాజు అంటే అది చెట్టు, వేప చెట్టు. ఈ వేప చెట్టు మొక్కుకుంటే నీ కోరికలు తీరుస్తుందంటారా అంటే, ఏ నీ రాయి కోరికలు తీర్చదా అంటాడు వాడు. మరి భగవంతుడికి నువ్వు అదేగా, నువ్వు ఎక్కడ మొక్కినా రాయే కదా, నీకు నీ దృష్టిలో ఈ రాయి కాదురా భగవంతుడు అంటే, వాడి దృష్టిలో చెట్టు కాదు భగవంతుడే. కనుకలా ఒకరిని నిందించవలసినటువంటి అవసరం ఎప్పటికీ కూడా తెచ్చుకోవద్దు సుమా, ఎవరూ తెచ్చుకోవద్దు. నమ్మాళ్ళ వారు అలాగే చెబుతూ ఉన్నారు, ఆయన ఎక్కడ ఏమీ దూషించలేదు ఎవరిని కూడా. అలాగే ఇట్లాంటి మహావ్యక్తి పోతన గారు ఉన్నారు ఒక ఆయన, ఆయన కూడా ఎవ్వరిని కూడా అసలు నిందించడు, అంతా పరమాత్మ స్వరూపంగా చూశాడు ఆ మహానుభావుడు కూడా. ఇప్పుడు మనము ఇవన్నీ తెలుసుకునేది ఎందుకోసము అని అంటే, ఈ భావాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రతిదాని యందు కూడా పరమాత్మ, అన్నింటి యందు అంతర్యామిగా ఆయన ఉంటాడని చెబుతూ ఉన్నాం. ఈ శబ్దములన్నీ కూడా సర్వే శబ్దాః చిదచిద్ విశిష్ట పరమాత్మనో వాచకాః అన్నారు రామానుజాచార్య స్వామి వేదార్థ సంగ్రహంలో. అన్ని శబ్దములు కూడా నీవు ఏ శబ్దాన్ని ఉచ్చరించినా ఆ శబ్దమునకు అర్థమైనటువంటి వస్తువు చిత్తు అచిత్తుతో కూడి ఉంటుంది. అచిత్తు అంటే ప్రకృతి. ఈ ప్రకృతి అన్నప్పుడు ఈ అణువులే, భూమి అణువులు, గాలి అణువులు, ఇవే వాటికి పేర్లవి. పూర్వకాలంలో ఆ సంస్కృత భాషలో పెట్టుకున్న పేర్లు. మనకు కనపడేది, కళ్ళకు కనపడేది అంతా ప్రకృతే, దాని చేత ఏర్పడుతూ ఉంటాయి. ప్రతిదాని యందు కూడా జీవుడు ఉంటాడు, చైతన్యము. ఆ జీవుడు ఉంటేనే దానికి ఆ స్థితి ఉంటుంది, లేకపోతే ఉండదు. అణుస్వరూపం అయిపోతుంది, లయమైపోతుంది జీవుడు లేకపోతే. మీరు ఒక ఉదాహరణ చూడండి. ఒక వ్యక్తి, మనం ఎరుగున్నటువంటి వ్యక్తి చనిపోయాడు అన్నాం, చనిపోతాడుగా చనిపోయాడు అన్నామంటే ఊరికే అంటాం కాదు, చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందో మనకైతే తెలియదు. అంతకుముందు మాట్లాడినట్టు మాట్లాడలేడు, కదలు కాళ్ళు చేతులు ఏమీ లేదు. అంటే ఏదో ఒక చైతన్యం వెళ్ళిపోయింది. ఆ చైతన్యం ఉంటేనే ఇది పనిచేస్తూ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మనం తగలబెట్టినా తగలబెట్టకపోయినా దీని నుంచి పురుగులు పడుతూ ఉంటాయి, కణాల్లో నుంచి మళ్ళీ వస్తూ ఉంటాయి. లేదా అది ఏయో మరుభూములు అంటూ ఉంటారు. అక్కడ చాలామంది చనిపోతే అక్కడ వారి యొక్క శరీరములన్నీ కూడా ఆ భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సరే, కొందరు పాతి పెడతారు, కొందరు తగలబెడతారు. ఎలా చేసినా మళ్ళీ తిరిగి భూమి అణువులు భూమిలోకి, నీటి అణువులు నీటిలోకి, గాలి అణువులు గాలిలోకి వెళ్ళిపోతాయి. వాటి వాటి స్థానాలకు అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదే మహాభాగవతంలో కూడా చెబుతాడు చతుశ్లోకిలో, యథా మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వను ప్రవిష్టాని అప్రవిష్టాని తథా తేషు నతేష్వపి అన్నాడు ఆయన. మహాభూతములు అంటారు ఈ పెద్దగా ఉన్నవి, భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశము. వీటి అణువుల చేత చిన్న చిన్న ఏర్పడతాయి. ఏకకణ జీవి దగ్గర నుంచి చతుర్ముఖ బ్రహ్మ వరకు ఇవి ఏర్పడిన తర్వాత ఇక ఈ అణువులకి ఆ అణువులకి సంబంధం లేదు. చాలామంది ఈ అణువుల చేత ఏదో చైతన్యం పుడుతుంది అని అంటారు. సరే, అది వాళ్ళ ఇష్టం అనుకొని ఇద్దాం, వాళ్ళే చార్వాకులు అంటే. సరే, మరికొందరు ఏమంటారంటే దీంట్లో ఉండేటటువంటి జీవుడు అసలు ఒక్కడేనండి అంటారు. ఒక్కడే అయితే మరి ఒకడికి ఆనందం కలిగితే అందరికీ ఆనందం కలగాలి. ఎందుకనంటే ఇప్పుడు మన శరీరంలో ఒక అణువుకి ఆనందము ఏదైనా కలిగింది అనుకోండి, అంతా ఆనందమేగా. మనకేదైనా మనం తినేది నోటితో తింటుంటే రుచి నాలుకకు తగిలితే మిగిలిన శరీరం ఏమి కాదంటదా? అంత ఆనందాన్ని అనుభవిస్తుంది. దుఃఖం వచ్చినా అంతే. అయితే ఒక్కొక్కసారి రెండు కలగచ్చు, ఏ ఆపరేషన్లు అలాంటివి చేసినప్పుడు ఏది ఎక్కువైతే తెలుస్తూ ఉంటుంది. అలా ఈ భూతముల యొక్క అణువులతో ఏర్పడినవి మరల దాంట్లో కలిసిపోతాయి, ఏ ఒకటి మరొక దానికి చెందు. అసలు ఈ ఇతడి శరీరంగా ఏర్పడిన తర్వాత అది అదే మళ్ళీ, దానికేం పని లేదు. ఈ పంచభూతములు ఇలా ఉంటాయ్యా, అవి ప్రవేశించి అప్రవిష్టములై ఉంటాయి అన్నాడు ఆయన. అంటే ఇతని శరీరంగా ఏర్పడిన తర్వాత ఇక వాటికేం పని లేదు, వదిలేసినాయి, వాటి దారి అదే. తథా తేషు నతేష్వపి, నేను అలా కాదోయ్, నేను అలా కాదు, నేను వ్యాపించే ఉంటా. నా జ్ఞానము అంటారు దానిని, ఆయన అంతా వ్యాపించే ఉంటాడు ఎప్పుడూను, ప్రతిదాని ఎందు ఆయన ఉంటాడు. ఇవి విడిచిపెట్టిపోయినట్టు ఆయన పాడు, అదే చతుశ్లోకిలో చెప్పింది ఆయన. ఇవైతే ఈ తయారు చేస్తాయి వదిలేస్తాయి. ఇప్పుడు తల్లి అనుకుందాం, తల్లి పేగు నుంచి బిడ్డ వచ్చాడు, బిడ్డ వేరు తల్లి వేరు అయిపోవటంలా, ఆ గర్భములో ఉన్నంత వరకు సంబంధమే ఉంటుంది. తల్లి తింటేనే వాడికి చేరుతుంది, కానీ వాడు బయటపడగానే ఎవరి దారి వారిదే. అలాగే ప్రకృతి ద్వారా శరీరములు ఏర్పడిన తర్వాత ఏటి దారినయ్యి పోతూ ఉంటాయి. కానీ పరమాత్మ సర్వవ్యాపి, నతేష్వహం అన్నాడు ఆయన. నేను అలా కాదు సుమా అంటాడు ఆయన. అంటే అలా పరమాత్మ వ్యాపించి ఉంటాడు. కొందరు చెబుతుంటారు మొత్తం ఒక్కడు అని. అంటే మరి కష్టమో సుఖమో తెలియాలిగా, ఒకేసారి ఒక శరీరంలో ఉన్నప్పుడు తెలిసినట్లు అందరికీ తెలిసిపోతుంటుంది. ఏది ఎలా ఎవడు చేసినా అందరికీ తెలియాలి. ఒకడు ముక్తుడైతే అందరూ ముక్తులు అవ్వాలి. కనుక అలాంటివేమీ మనకి తెలియడములు లేదు, ప్రమాణాలు కూడా కాదు. సరే, ఎవరు చెప్పుకునే వాటిని ఎవరూ కాదనకూడదు. నేను ఎప్పుడు కూడా విన్నవించేది ఒక్కటే కదా, ఏమిటంటే ఎవరు ఇంట్లో వండుకున్నది వారు తింటున్నారు, చాలా బాగుంది అనుకుంటున్నారు, తిననీయండి. ఎప్పుడు అంటే నాది బాగున్నది నీది బాగాలేదు, నా దేవుడు గొప్పవాడు నీ దేవుడు తక్కువవాడు అన్నప్పుడు తగాద వస్తుంటుంది. ఇది ఎలా వస్తుందంటే అజ్ఞానము చేత మాత్రమే. ఖండించటాలు కాదు, చాలామంది ఖండించటం అనే మాటలు వాడుతుంటారు. పెద్దలు తెలిసిన వారు వద్దంటారు, నేను కూడా చాలాసార్లు విన్నవించా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఒక మాట చెప్పారు, భగవద్ రామానుజుల వారి కంటే ముందు 17 దర్శనములు అని చెప్పి 18వ దర్శనముగా విశిష్టాద్వైత దర్శనము అని చెబుతూ, ఈ 17 దర్శనములే కాదు ఇంకా వీటిల్లో భేదాలు దాదాపు 50కి పైగా చూపించారు ఆయన శ్రీభాష్యంలో భేదాలు ఉన్నాయి అని. వీటిల్లో ఉన్నటువంటి లోపములను ఆయన పూరించాడు. సరే, ఆయన దృష్టికి కనపడినటువంటివి అవి, వాళ్ళు లోపాలు లేవనుకుంటారు అనుకోండి, అనుకోనియండి. ఈ ఆధ్యాత్మిక విషయం ఎలాంటిదంటే ఇది ఈ బయట ప్రకృతి లాంటిది కాదు. ఇప్పుడు సైంటిస్టులు వస్తే ఒక ఆయన కొంత దూరం ఆ ప్రయోగాలు చేస్తుంటాడు, ఆయన చనిపోతే మరికొందరు చేస్తుంటారు మళ్ళీ దాన్ని అనుసరించి. మన వాళ్ళు అలా కాదు, ఒకరు అవునంటే మరొకరు కాదంటమే అసలు ప్రధాన లక్ష్యం, అవునన్నది కాదంటమే. అలాగే ఈయన కూడా పూరించాడని చెప్పారు రాధాకృష్ణన్, ఖండించారని అనకండి అంటాడు ఆయన. కానీ మన వాళ్ళేమో ఖండించాడు, తుంపులు చేశాడు, నాశనం చేశాడు, ఇది అక్కడ నుంచి ఇదే వరుస, ఇదే పనికిరాదు ఈ కాలంలో. సరే, వాళ్ళు అనుకుంటే అనుకున్నారు, మనకు అనవసరం. ఎవ్వరు ఏది అనుకున్నా ఎవరిని ఎవరు ఏమీ చేయవలసిన అవసరం లేదు, చేస్తే వచ్చేది లేదు, తగాదాలు తప్ప. కనుక ఇలా చెప్పినటువంటి మతములు ఉన్నాయి, అలాంటివి లోకంలో ఎన్నో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. గౌతముడు చెప్పినటువంటి న్యాయశాస్త్రము, పతంజలి చెప్పినటువంటి యోగశాస్త్రము, అర్హతులు అంటే జైనులు, ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇంకా సాంఖ్యము, యోగము, పాశుపతము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, దీంట్లో మరల ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ఇవన్నీ దర్శనాలు. ఇవన్నీ కూడా ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు చెప్పుకోవచ్చు, చేసుకోవచ్చు. అయితే నమ్మాళ్ళు వారు ఏమంటూ ఉన్నారు అని అంటే, మరి ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చేసుకుంటే మీరెందుకండి చెప్పటము అని. అంటే ఈయన ఏమంటున్నారంటే, ఇదిగో ఇటువంటివన్నీ కూడా ఇవి అలా ఉంచండి, ఇవి అలా చెప్పినటువంటి వాటికంటే మనకి భగవానుడు సాక్షాత్తుగా శ్రీగీతయ్యలే అరులుచ్చేది అరులినాన్. శ్రీగీత అంటే భగవద్గీత. చూడండి, నిజానికి ఇది ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ. మనము మహాభారతంలో ఉన్నటువంటి గీతని ప్రత్యేకంగా చెప్పుకుంటాం. దాన్ని చూస్తే శ్రీ భగవద్గీత పేరు ఉంటుంది, శ్రీ భగవాను వాచ అనే పేరు ఉంటుంది అక్కడ. అంటే భగవానుడు పలికెను, శ్రీకృష్ణుడు చెప్పాడని లేదు ఇక్కడ. మరి ఎవరైనా సరే చెప్పొచ్చు కదండి భగవానుడు అని అంటే. అందుకే వ్యాస మహర్షి కింద ప్రతి అధ్యాయం చివర చెబుతాడు ఇలా, ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. ఇది ప్రధానమైన అంశము. శ్రీకృష్ణ అర్జున సంవాద రూపంలో జరిగింది ఇది, అంటే ఒకరికి ఒకరు చెప్పుకున్నారు అంటున్నాడు. మరి శ్రీకృష్ణ ఉపవాచన అక్కడ ఉండదు, కానీ శ్రీ భగవద్ అర్జున సంవాదే అని ఇక్కడ ఉండదు. అది విచిత్రం. అది భగవానుడు స్వయంగా, కృష్ణుడే భగవానుడు. కృష్ణం వందే జగద్గురు అన్నారు, అందుకే గీతను చెప్పినందుకే. కనుక ఇది ఎంత గొప్పది, ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యోగశాస్త్రం అన్నీ దీంట్లోనే ఉన్నాయి. యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నత్తత్తు క్వచిత్తు. ఏది ఈ గీతలో ఉన్నదో అదే ప్రపంచం మొత్తం అంతా ఉన్నది. ఏది ఇక్కడ లేదో ఎక్కడా లేదు అని చెప్పారు. అదిగో అంత గొప్ప గీత విషయం వినండియ్యా అని దీంట్లో చెబుతూ ఉన్నారు ఆయన. దీన్ని మనం తెలుసుకుందాం. జై రామానుజ, జై శ్రీ షఠారి వేదం, జై శ్రీరామ్.